Book 2 40 40 السؤال عن الطريق دوولني أدغندي من فضلك క్షమించండి هل يمكنك مساعدتي మీరు నాకు సహాయం చేయగలరా أين يوجد هنا مطعم جيد؟ ఈ చుట్టుపక్కల ఏదైనా మంచి రెస్టారెంట్ ఉందా? اذهب لجهة اليسار عند الزاوية. చివరన ఎడమ వైపుకి తిరగండి. ثم سر مسافة قصيرة على خط مستقيم. తరువాత కొంత దూరం నేరుగా వెళ్ళండి. ثم اذهب لجهة اليمين 100 متر. ఆపై 100 మీటర్లకు కుడివైపుకు తిరగండి. يمكنك ايضا ان تاخذ الباص. మీరు బస్సులో కూడా వెళ్ళొచ్చు. يمكنك ايضا ان تاخذ الترام. మీరు ట్రామ్లో కూడా వెళ్ళొచ్చు. يمكنك ايضا ان تسير خلفي. మీరు మీ కార్లో నా వెనకాల కూడా రావచ్చు. كيف اصل الى استاد كرة القدم؟ నేను ఫుట్బాల్ స్టేడియంకి ఎలా వెళ్ళాలి? اقطع الجسر. వంతెనని దాటి వెళ్ళండి. اعبر النفق. టన్నెల్ నుంచి వెళ్ళండి. سر حتى ثالث إشارة ضوئية. మూడవ ట్రాఫిక్ సిగ్నల్ చేరుకునే వరకు వెళ్ళండి. ثم انعطف يمينا عند اول شارع. అక్కడ మీ కుడివైపున ఉన్న మొదటి వీధిలోకి తిరగండి. ثم سر على خط مستقيم على التقاطع التالي. అప్పుడు నెక్స్ట్ చౌరస్తా నుండి నేరుగా వెళ్ళండి. من فضلك كيف اصل الى المطار؟ క్షమించండి, విమానాశ్రయానికి ఎలా వెళ్ళాలి? الافضل ان تاخذ المترو. మీరు సబ్వే అండర్ గ్రౌండ్ నుండి వెళ్ళడం మంచిది. اركب ببساطة حتى اخر محطة. ఆఖరి స్టాప్ వద్ద బయటకు రండి. الرجاء الذهاب الى www.book2.de لمطالعة الكتب مع الدروس الصوتية.